250 కామేశ్వర తపస్సిద్ధి సం భా కామేశ్వర తపస్సిద్ధి కామేశ్వరస్య తప జగదాలోచనాత్మకం సిద్ధ్యత్యనయతి సిద్ధ్యః తపసః సాధన భూతేత్యర్థః అర్థః స్త్రీ పురుషాత్మనా కల్పిత భేదవశాత్ జగత్ సర్జన సాధన భూతేత్యర్థః ఓం కామేశ్వర తపస్సిద్ధ్యై నమః అం వి కామేశ్వరుని యొక్క జగత్ సర్జనమునకు సంబంధించిన యాలచనాత్మకమైన తపస్సు పరదేవత వలన సిద్ధించునదగుట వలనను తపస్సుకు సాధనభూతురాలగుట వలనను దేవి కామేశ్వర తపస్సిద్ధి 1.మేశ్వర తపస్సిద్ధి యను నామముతో వ్యవహరింపబడును. పరమేశ్వరి పరమేశ్వరులు ఏకస్వరూపులయు కల్పితమైన స్త్రీ పురుష భేదము వలన జగన్మాత జగత్ సృష్టికి సాధనభూతురాలని చెప్పబడిన దని తెలియవలేయును.